వంక తొంగి చూసింది, చలిగాలి మేను సోకింది. మనసైన చెలువ కనులందు నిలువ తను వెళ్ళ పొంగి పూచింది. నెల వంక తొంగి చూసింది, చలిగాలి మేను సోకింది. తొంగి చూసింది విడిపోని బంధమే వెలసే. నెలవంక తొంగి చూసింది, చలిగాలి మేన సోకింది. బ్రతుకు బాట నాటి వలపు పాట, ఈనాటి బ్రతుకు బాట. ఆనాటి కలవనింత, ఈనాటి కౌగిలింత. నెలవంక తొంగి చూసింది, చలిగాలి మేను సోకింది. చిరునవ్వులలుక తెలికాడు పలుక నిలువెల్ల వెళ్ళి నెలవంక తొంగి చూసింది, చలిగాలి మే